62 లలిత సం ధా లలిత లలితం త్రిషు సుందరం ఇతి సచనాత్ అత్యంత సౌందర్యవతిత్యర్థ అనుపమ సౌందర్య వా ఓం లలితాయే నమః ఆం వి లలితం త్రిషు సుందరం అను నిఘంటు వచనము వలన లలిత శబ్దమునకు మూడు లింగములందును సుందరమని అర్థము. కావున జగన్మాత అత్యంత సౌందర్యనతి లేక అసమాన సౌందర్యము గలది ఎగుటచే లలితాయను నామముతో భాసిల్లుచుండును